ಜೈ ಶ್ರೀರಾಮ್. ಶ್ರೀರಾಮ ಶರಣಂ ಮಮ. ಪ್ರಿಯ ಭಗವದ್ಬಂಧುಗಳರ, ಶ್ರೀಮದ್ ರಾಮಾಯಣಂ ಸೀತಾದೇವಿ ಚರಿತ್ರ ಸೀತಾಯಾಶ್ಚರಿತಂ ಮಹತ್ವ ಅಂತೂ ಚೆಪ್ಪಾಡು ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ. ఇంకా రామాయణ రచన చేసి అది ఎటువంటిదో చెప్తూ ఉన్నారు. పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితం జాతిభిః సప్తభిబద్ధం తంత్రీలయ సమన్వితం రసైశృంగారకారుణ్య హాస్యవీరభయానకైః రౌద్రాదిభిశ్చ సంయుక్తం కవ్యమేతదగాయతాం. ತೌ ತು ಗಾಂಧರ್ವ ತತ್ವಜ್ಞೌ ಮೂರ್ಛನಾಸ್ಥಾನಕೋವಿದೌ ಭ್ರಾತರೌ ಸರ್ವಸಂಪನ್ನೌ ಗಂಧರ್ವಾವಿವರೂಪಿಣೌ ರೂಪಲಕ್ಷಣ ಸಂಪನ್ನೌ ಮಧುರಸ್ವರಭಾಷಿಣೌ ಬಿಂಬಾರಿವೋದ್ಧೃತೌ ಬಿಂಬೌ ರಾಮದೇಹಾತ್ತದಾಪರೌ ತೌ ರಾಜಪುತ್ರೌ ಕಾರ್ತ್ಸ್ನೇನ ಧರ್ಮಮಾಖ್ಯಾನಮುತ್ತಮಂ. ವಚೋ ವಿಧೇಯಂ ತತ್ಸರ್ವಂ ಕೃತ್ವ ಕಾವ್ಯಮನಿಂದಿತೌ. ಎಟುವಂಟಿದಿ ರಾಮಾಯಣಂ ಅನಂತೇ ಪಾಠ್ಯೇ ಗೇಯೇ ಚ ಮಧುರಂ ಷಡ್ ಅಲಂಕಾರ ಸಂಯುಕ್ತಂ. ಆರು ವಿಧಮಲೈನಟುವಂತಿ ಅಲಂಕಾರಮುಲತೋ ಕೂಡಿನಟುವಂತಿದಿ ಕಲಾಕಾಲ ಸಮನ್ವಿತಂ. ಆ ಕಲಲು ಕಾಲಮು ಆ ಚದುವೇ ಸಮಯಾಲು ಅಲ್ಲಾ ಕಲಿಗಿನಟುವಂತಿದಿ ಪಾಠ್ಯಮು ಅಂತಾರಟ. ಗೇಯಮು ಅನಂತೇ ಪಾಠ ಪಾಡಟಮು. ఇది మధురమైనటువంటిది రెండు విధాల తాళములు. తర్వాత జాతులు, సప్త జాతులు అంటే సరిగమ పదని. ఇలా సంగీతానికి సాహిత్యానికి కూడా సరిపోయినటువంటిది శృంగార కారుణ్య హాస్య వీర భయానక రౌద్రాది రసములు కలిగినటువంటిది అంతా ఇక్కడ నుంచే ఆరంభం. అసలు తర్వాత అంతా రాసుకుంటూ వచ్చారు. వాటికి స్థాయి భావాలు, విభావాలు, అనుభావాలు అని అంటూ మొత్తము సాహిత్య శాస్త్రమంతా కూడా రామాయణాన్ని అనుసరించి తర్వాత వచ్చింది. ఇక పాడేటటువంటి వారు ఇద్దరు, వారు వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే ఉన్నారు. సంగీత సాహిత్యములందు మంచి ప్రావీణ్యము కలిగినటువంటి వారు అన్నదమ్ములు. ఒక బింబము నుంచి వచ్చినటువంటి ప్రతిబింబములలాగా రామదేహము నుంచి వచ్చినటువంటి వారు ఆ రాముని యొక్క ప్రతిబింబములలాగా ఉన్నారు. రాజపుత్రులు, లవకుశులు వారి పేర్లు. వారు ఆ కావ్యాన్ని కంఠస్థం చేశారు. ఋషీణాంచ ద్విజాతీనాం సాధూనాంచ సమాగమే యథోపదేశం తత్వజ్ఞౌ జగతుస్తౌ సమాహితౌ. ఎక్కడ 10 మంది ఉంటే అక్కడల్లా వినిపించండి అని చెప్పాడు వాల్మీకి మహర్షి. ఆ ఆశ్రమంలోనే ఆరంభించారు, ఆ వాల్మీకి ఆశ్రమంలోనే. మహాత్మానౌ మహాభాగౌ సద్వలక్షణ లక్షితౌ తౌ కదాచిత్ సమేతానాం ఋషీణాం భావితాత్మనాం ఆసీనానాం సమీపస్థౌ ఇదం కావ్యమగాయతాం. వింటూ ఉన్నారందరూ పరమానందంగా. తచ్చుత్వా మునయస్సర్వే బాష్ప పర్యాకులేక్షణాః సాధు సాధ్వితి తావూచుః పరం విస్మయమాగతాః. వింటూ ఉంటే కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారిపోతూ ఉన్నాయి. అదే నూతనంగా వినడం. వేదాలు వేరు, ఆ స్వరాలు వేరు, వాటి విధానమంతా వేరు. ఈ లౌకికమైనటువంటి సాహిత్యము సంగీతము ఆ ఇరువురు కూడా కోకిలలాగా గానం చేస్తూ ఉంటే ఆనందపడిపోతూ ఉన్నారు వినేవాళ్ళు. చాలా బాగుంది, చాలా బాగుంది అంటూ ఉన్నారు. సాధు సాధ్వితితో ఊచుహు పరం విస్మయమాగతాః తే ప్రీత మనసః సర్వే మునయో ధర్మవత్సలాః ప్రశశంసుః ప్రశస్తవ్యౌ గాయమానౌ కుశీలవౌ. ఆ ప్రశంసల జల్లులు కురిపిస్తూ ఉన్నారు ఆ కుశిలవుల మీద. వారిద్దరూ కూడా మంచి గాన మాధుర్యము కలిగినటువంటి వారు. అహో గీతస్య మాధుర్యం శ్లోకానంతు విశేషత చిర నివృత్తమప్యేతత్ ప్రత్యక్షమివ దర్శితం. ప్రత్యక్షంగా చూసినట్లుగా అనిపిస్తూ ఉన్నది వాళ్ళు పాడుతూ ఉంటే. प्रविश्यतावुभौ सुष्टुभावं सम्यक् अगायतों सहितौ मधुरं रक्तं सम्पन्नं स्वरसंपदा एवं प्रशस्यमानौ तौ तपस्याख्यैः महात्मभिः వారు ఎర్రని ఇది చిగురుటాకుల వంటి ఆ వ్రేళ్లతో మీటుతూ ఉన్నారు వీణియలు, ఆనందంగా వింటూ ఉన్నారు. సంరక్తరతరమత్యర్థం మధురం తావగాయతాం, ఆనందంగా వింటూ ప్రీత కశ్చిత్ మునిస్తాభ్యాం సంస్థిత కలశం దదవు. ఆనందం ఆనందం పట్టలేక బహుమతులు ఇస్తూ ఉన్నారు. వారి దగ్గర ఏముంటే అవి, ఒక ఆయన కలశమిచ్చాడు. ప్రసన్నో వల్కలం కశ్చిత్ దదౌ దాభ్యాం మహాయశాః, మరొక ఆయన వస్త్రాలిచ్చాడు. ఆరి అన్య కృష్ణాజినం ప్రాదాన్ మౌంజీమన్యో మహాముని కశ్చిత్ కమండులం ప్రాదాద్యజ్ఞసూత్రం తథాపర ఔదుంబరీం మృషీమన్యో జపమాలామధాపర ఆయుష్యమపరేచో చుర్ముదా తత్ర మహర్షయః. జింక చర్మాలు ఇచ్చేవాళ్ళు, కమండలం ఇచ్చేవాళ్ళు, ఏమీ విలువ అని కాదు, ఆనందంతో ఇస్తూ ఉన్నారు. వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కొందరు ఆయుష్మంతౌ భవ ఆయుష్మంతౌ భవ అని ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు. ఆశ్చర్యమిదమాఖ్యానం మునినా సంప్రకీర్తితం పరం కవీనామాధారం సమాప్తం చ యథాక్రమం. ఆశ్చర్యమిది అహో అహో అహో అని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదం ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతి మనోహరం ప్రశస్యమానౌ సర్వత్ర కదాచిత్ తత్ర గాయకౌ రాజ్యాసు రాజమార్గేషు దదర్శ భరతాగ్రజః. అలా అక్కడ జనముంటే అక్కడల్లా పాడమని అంటే ప్రచారము కావాలి, ఆ రామచరిత్ర అందరికీ తెలియాలి, అందుకని ఎక్కడుంటే అక్కడ ఎవరు ఏమిచ్చినా తీసుకోవద్దని చెప్పి కొంతమంది ఋషులను వారి వెంట ఇచ్చి పంపించారు. అయోధ్యకు కూడా వెళ్ళండి అని అలా పాడుకుంటూ వచ్చారు. అయోధ్యలో అప్పుడు యాగం జరుగుతూ ఉన్నది, అశ్వమేధ యాగం. వానరులు కొందరు, రాక్షసులు కొందరు కామరూపులుగా ఉన్నారు. అక్కడ విభీషణుడు మొదలైన వారందరూ వాళ్ళు ఈ సరయూ నదీ తీరంలో వీరు పాడుతూ వస్తూ ఉంటే అక్కడ తొట్టేశారు. వీరంతా అందరూ తొట్టేసి వింటూ ఉన్నారు రామకథ. పాపం వారికి కొంతే తెలుసు, దాంట్లో మొదటి భాగాలు తెలియవు కనుక ఆనందంగా వింటూ ఉన్నారు. ఏమైపోయారు వీరంతా అని చూస్తే ఎక్కడున్నారు, లేరు. భరతుడిని పంపించాడు రామచంద్రస్వామి, చూసిరావయ్యానంటే వస్తూ ఉన్నారు రాజమార్గంలో వీధుల వెంట. వీళ్ళు ఆనందంగా చిందులు గంతులు వేస్తూ ఉన్నారు, వానరులంతా వాళ్ళు పాడుతూ ఉన్నారు. పట్టణ ప్రజలందరూ కూడా వారిలో కలిసిపోయారు. పెద్ద జన సమూహం వచ్చి పడిపోతూ ఉంది. ఏమిటిదంతా అంటే ఎవరో పిల్లలు పాడుతున్నారు. ఇక వీరిని రమ్మంటే రారిని, ఆ పిల్లల్నే రాముని దగ్గరకు తీసుకుని వచ్చాడు భరతుడు. చూపిస్తే వారిని చూసి ఆనందము ఆశ్చర్యము స్వవేష్మ చానీయత దాభ్రాతరౌ సకుశీలవౌ పూజయామాస పూజార్హౌ రామః శత్రునిబర్హణః ఆసీనః కాంచనే దివ్యే సచ సింహాసనే ప్రభుః ఉపోపవిష్టః సచివైః భాతృభిశ్చ పరంతపః. దృష్ట్వా తు రూపసంపన్నౌ తౌభౌ నియతస్తథా. అలా వచ్చేవారిని చూసి ఆనందపడ్డాడు రామచంద్రస్వామి. ఎవరి పిల్లలిద్దరూ నాలాగానే ఉన్నారే అనుకుంటూ ఉన్నాడు ఆయన. ఎవరో ముని బాలకులు అని చెప్పారు, వాల్మీకి మహర్షి శిష్యులు అని వినపడింది. వారిని గురించి తెలిసిన వార్తలు ఇవి. రామకథను పాడుతూ వస్తూ ఉన్నారు అని ఆనందపడి విందాం ఇక్కడే అని వారిని గౌరవించి ఇక్కడే పాడటానికి సిద్ధం కండి అని అంటే ఈ వార్త తెలుసుకున్నారు కౌసల్యాది మాతలు. మేము కూడా వస్తాము అన్నారు. తెర కట్టించారు అంతఃపుర స్త్రీ జనము బయట కనపడకుండా ఉండటానికై. ఊరు జనమంతా వచ్చేస్తూ ఉన్నది, పట్టణ జనము. ఎక్కడ తెలిసిన వాళ్ళు అక్కడ ఒక పెద్ద సభగా అయిపోయింది. ఉవాచ లక్ష్మణం రామః శత్రుఘ్నం భరతం తథా శ్రూయతామిదమాఖ్యానం అనయోర్దేవవర్చసో. విందాం మనమందరమీ కూడా. వీళ్ళు కాంతిలో దేవతలలాగా ఉన్నారు, మంచి కాంతి ఉన్నది పిల్లలిద్దరి దగ్గర, మంచి జ్ఞానం ఉన్నది, సాహిత్యము సంగీతము కూడా వాళ్ళు పూర్తిగా నేర్చుకున్నట్లుగా కనబడుతూ ఉన్నారు, మంచి పండితులుగా కనబడుతూ ఉన్నారు. విచిత్రార్థ పదం సమ్యగ్ గాయకౌ తావచోదయతో తౌ చాపి మధురం రక్తం స్వంచితాయత నిస్వనం తంత్రీలయవదత్యర్థం విశ్రుతార్థమగాయతాం హ్రాదయత్ సర్వగాత్రాణి మనాంసి హృదయాని చ శ్రోత్రాశ్రయ సుఖం గేయం తద్భవౌ జనసంసదీ. హ్రాదయము అంటే సర్వగాత్రములు, హృదయంలో ఉన్న అన్ని ఇంద్రియములు మొత్తము ఆనందంతో పులకలు, శరీరమంతా కూడా పులకలు కమ్మివేస్తూ ఉన్నాయి. పరమానంద భరితులై వారిని సభకి పరిచయం చేస్తూ ఉన్నాడు రామచంద్రస్వామి. ఇప్పుడుగా మరి అలా వచ్చినటువంటి వారిని మరి సభ కదా, సభా మర్యాద, ఆ సభకి పరిచయం చేస్తూ ఉన్నాడు ఆయన. ఎలా అంటే, ఇమౌ ముని పార్థివలక్షణాన్వితౌ కుశీలవౌ చైవ మహాతపస్వినౌ మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే మహానుభావం చరితం నిబోధత. హే సభాసదులారా, చూడండి వీరందరూ కూడా ఈ ఇద్దరు మునులు అంటే మననశీలురు, మంచి జ్ఞానము కలిగినటువంటి వారిద్దరూ కూడా. పార్థివ లక్షణాన్వితౌ, కానీ చూస్తూ ఉంటే రాజలక్షణాలు గోచరిస్తూ ఉన్నాయి వీరిలో. మననశీలురు, పృథివ్యాహపతి పార్థివ తక్ష తస్య లక్షణాన్ని అన్యసాధారణ అవయవ సంస్థాన విశేష తయరన్వితౌ. ఆ ఇతరులకు లేనటువంటి ఆ లక్షణములు ఉన్నాయి వీరి దగ్గర, రాజలక్షణములు కొట్టవచ్చినట్టు కనపడుతూ ఉన్నాయి శరీరమునందు అవయవములయందు కూడా. మహాతపస్వినౌ, తపస్సు చేసినటువంటి వారుగా ఉన్నారు, కనపడుతూ ఉన్నారు. మహాతపస్సులు వీరు, బాలకులుగా ఉన్నప్పటికీ కూడా తపస్సిద్ధి పొందినటువంటి వారు వీరు. కుశీలవౌ, కుశుడు లవుడు అనేటటువంటి గాయకులు, పాటలు పాడతారు వీరు. వంశ పరంపరాగతత్వాభావేన తత్ప్రయుక్త అహంకారాది అభావ కేవల ఈశ్వర ప్రసాద సిద్ధత్వంచ వింజతి. వారు అది ఎలా వచ్చింది వీరికి, మరి పుస్తకాలు తాటాకులు అవేమి చూడటము లేదు, ఏం లేదు, వాచో విధేయం చేసేసి పాడుతూ ఉన్నారే వీరు. అంటే మరి ఆ మహత్వం వీరికి ఎలా వచ్చేసింది, వంశ పరంపరాగతం కాకపోయినప్పటికీ కూడా ఆ భగవంతుడైనటువంటి పరమాత్మ దయ వలన వీరికి ఇలా వచ్చింది. మహాతపస్సులు సుమా వీరు. ఇక వీడు పాడేటటువంటి ఆ చరిత్రం ఉన్నదే మహానుభావం చరితం. ఆ చరితము మహామహిమవత్తు, చాలా మహిమ కలిగినటువంటిది వీరు పాడే చరిత్ర. అది మమాపి తద్భూతికరం, నాకు కూడా ఆనందాన్ని కల్పిస్తూ ఉన్నది. ఏమిటి నాకు కూడా అనంటే, ఇప్పుడు ఎలా ఉన్నాడు ఈయన, విరహంతో ఉన్నాడు. సీతామహాదేవి వెంట లేదు కనుక విరహంతో ఉన్నాడు ఆయన. ఆ విరహము తీరిపోవాలి అనంటే ప్రియురాలి కథ వింటే తీరిపోతుంది. ప్రియురాలి వార్తలు విన్నా, ప్రియురాలి కథలు విన్నా కూడా తీరిపోతూ ఉంటుంది. కనుక నాకు కూడా ఆనందాన్ని కల్పించేటటువంటిది సుమా వీరు పాడేటటువంటిది కనుక మహానుభావం చరితం నిబోధత వినండి, చాలా గొప్పది ఈ చరిత్ర అన్నాడాయన. ఇప్పుడు దీన్ని ఏమంటామండి మనము, చరిత్ర చాలా గొప్పది అని అంటే తన చరిత్రని తాను పొగుడుకుంటూ ఉన్నాడా రాముడు. తన చరిత్ర అని తనకి అనిపిస్తే నా చరిత్ర వినండి గొప్పది అని అంటాడా, అనడు ధీరోదాత్తుడు రాముడు. అయం హి రామో ధీరోదాత్త, రాముడు ధీరోదాత్తుడు గనక ఎలా అంటాడు ఈ మాట. తస్యచ అవికత్తనా, అతడు అవికత్తనుడు, తనని పొగిడినా కూడా సిగ్గుపడతాడు. అట్లాంటి వాడు తనంతట తానే వినండి వినండి అని పిలిచి వినమంటాడా. మహానుభావం చరితం అని అంటే సీతాదేవి యొక్క చరిత్ర ఇది అని చెప్తూ ఉన్నాడు రాముడు కూడా. రాముడేనా అంటే మహర్షి చెప్పాడు, రాముడు చెప్పాడు, సీతమ్మను గురించి మారీచుడు కూడా చెప్పాడు ఒక మాట. రావణాసురునితో చెబుతాడు, అప్రమేయం హితత్తేజ యశస జనకాత్మజ అన్నాడు. రాముడు జులపాల జుట్టుతో ఉన్నప్పుడు చూశా కొట్టిన దెబ్బకి సముద్రంలో పడ్డా, ఆ తర్వాత మరొక్కసారి దండకారణ్యానికి వెళ్ళాను రావణ, వెళ్తే అక్కడ చూస్తే ఎంతటి ప్రకాశము ఆ రామునిది, ఆ సీతమ్మ ప్రకాశం అదంతా పక్కనే ఉన్నదా తల్లి, ఆ దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు ఆయన తేజస్సు, ఆయన యొక్క వీర్యము ధైర్యము అంతా కూడా సీతమ్మ ఇంకా పెరిగిపోయింది అంటాడు. మరి సీతమ్మ అనే సంగతి తెలిసిపోయింది, రాక్షసుడికి కూడా తెలిసింది, రాక్షసులకు కూడా తెలిసింది, శూర్పణఖ కూడా మరి ఈ సీతమ్మ ఉంటే ఈయన నా మొహం చూడడని ఈమెను మింగాలని ప్రయత్నం చేస్తుంటుంది. అలాగే అందరికీ తెలుసు ఆమె యొక్క దివ్య తేజో విలాసాలు, ఆ చరిత్ర కూడా ఆమెదే అంటూ ఉన్నాడు. ఇప్పుడు రాముడు కూడా మీరు ఇప్పుడు పాడతారు వినండి అంటూ ఉన్నాడు ఆయన. అందుకే స్త్రీ సంగతము ఇది, స్త్రీ యొక్క చరిత్ర అని చెబుతున్నారు పెద్దలందరూ కూడా అని చెప్పి. ఇంకా లఘుతర రామస్య గోష్ఠీకృత ఇంకా విశదీకరిస్తే ఇంకా రాముని గోష్ఠిని తేలికయ్యేటట్లు చేసేసిందట సీతమ్మ. రాముడు శరణాగత వత్సలుడు అని కదా లోకమంతా చెప్పుకునేటటువంటిది, ఈ శరణాగతుడు వత్సలుడు అయినటువంటి రాముడు ఆ రాముని యొక్క గోష్ఠినే తేలికపరిచే లఘుతర రామస్య గోష్ఠీకృత అంటారు పరాశర భట్టరు వారు. ఎలాగోనంటే మాతర్మైథిలి రాక్షసిస్త్వయి తదైవార్ద్రాపరాధాస్త్వయా రక్షంత్యా పవనాత్మజ లఘుతర రామస్య గోష్ఠీకృత. ఓ తల్లి, నువ్వు రాముని యొక్క గోష్ఠిని లఘుతరముగా చేసేసావు, తేలికగా అయిపోయింది అది, నీది గురుతరమైంది అంటే నీవే గొప్పదానివయ్యావు. ఎందుకనేనంటే కాకంతంచ విభీషణంచ శరణమిచ్చుక్తి క్షమౌ రక్షత. కాకాసురుడు విభీషణుడు వాళ్ళని రక్షించాడు రాముడు, మహాపరాధం కాకాసురుడు, కానీ విభీషణుడు భగవాని తమ్ముడు అయినా రక్షించాడు. ఎందుకు రక్షించాడు? శరణమితి ఉక్తి క్షమౌ, ఆ ఇద్దరు కూడా రక్షించు రక్షించని అడిగారు, అడిగితే రక్షించాడు రాముడు. బట్ నీవో రాక్షసి స్త్వయి తదైవ ఆర్ధ్రాపరాధ, రావణాసురుడు చనిపోయిన తర్వాత హనుమ వచ్చి రామ విజయము జయించాడు రాముడు, నశించాడు రావణుడు అని చెబితే ఆనందపడింది తల్లి. ఆ సమయంలో చుట్టూ ఉన్నారు ఈ రాక్షస స్త్రీలు, ఇంకా తెలియదు వారికి పాపం, కోస్తా నరుకుతా అంటున్నారు. ఆర్ద్రాపరాధులు అంటే ఇంకా తడి ఉన్నది, అపరాధంలో వారు చేసినది తడి పోలేదు, తడి ఆరలేదు. అలాంటి వారిని కూడా భవేయం శరణం హివహ అంటూ వారు అడగకుండానే రక్షించింది అమ్మ. రక్షించడం అంటే ఏమిటి? ఎలాగో అని అంటే ఆంజనేయ స్వామి చెప్పితే వార్త ఏమి మాట్లాడలా, ఏంటి తల్లి మెదలకలేదు అని అంటే ఏం లేదయ్యా, ఇంతకుముందు ఒకసారి చావుపోయే నన్ను రక్షించావు, మరొక్కసారి విజయవార్త చెప్పావు, నీకు అసలు ఏమి ఇద్దాము అని ఆలోచిస్తూ ఉన్నా, బ్రహ్మ పదవి ఇచ్చినా తక్కువే అమ్మా, నాకు తమరు ఇస్తారా వరము? తప్పకుండానయ్యా. అయితే ఇదిగో చూడండి చుట్టూ ఉన్నారే వీళ్ళందరూ, వారిని ఇంకా హింసించడానికే చూస్తున్నారు, ఒక కాస్త అనుజ్ఞ అయ్యి నాకు చాలు, ఏం లేదు పచ్చడి పచ్చడిగా తొక్కేస్తానన్నాడు. గడ గడ గడ గడ వణికిపోతున్నారు వాళ్ళంతా. హనుమ సంగతి తెలుసుగా, అంతకుముందు ఎంత బీభత్సం చేశాడు. అట్లాంటి సమయంలో అయ్యయ్యో అదేమిటయ్యా, వారిని ఎందుకు అంటావు అంటే మరి వారు ఈ పని చేస్తున్నారు, కాదు కాదు వారు వాళ్ళ ప్రభువు చెప్పినది చేస్తున్నారు, నువ్వు కూడా నీ ప్రభువు చెప్పింది చేశావు కదా, అసలు తప్పు లేని వాళ్ళు ఎవరున్నారు, దోషము లేని వాళ్ళు అసలు ఎవరయ్యా ఈ లోకంలో? నకశ్చిన్ ఆపరాజ్యతి పాపానాం వా శుభానాం వా వదార్హాణం ప్లవంగమ కార్యం కరుణ మార్యేణ నకశ్చిన్ ఆపరాజ్యతి. దయ చూపించాలయ్యా. ఆరులైనటువంటి వారు, గొప్పవారైనటువంటి వారు, తెలిసినవారు, చదువుకున్నవారు, మహాత్ములు, నువ్వు చదువుకున్నావు కానీ ధ్వని ప్లవంగమ అంటుంది, वा कार्यं करुणावार्येण न कश्चिन्न अपराज्यति. తప్పు చేయని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు. నీ కోతి బుద్ధులు పోలేదు సుమా అన్నట్లుగా ప్లవంగమ అంటూ ఉన్నది. అదేంటమ్మా తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు? ఎవ్వరూ లేరు. తప్పు చేసిన వాళ్ళని అందరినీ దండించుతావా? ఆ మరి దండించాల్సిందే, దండన పడాల్సిందే. అలాగా అయితే మరి మీ మొదట దండన నాది, నన్ను దండించాలి. ఎలాగమ్మా అంటే నిన్ను విడిచి ఒక్క క్షణం ఉండలేను, నీకంటే నాకు ఎక్కువ ఏమీ లేదు. ఎస్త్వయా సహస స్వర్గ ఎస్త్వయా నరకం వినా, నువ్వు ఉన్నదే స్వర్గము, నీవు లేనిదే నరకం అని చెప్పి అడవికి వచ్చి మాయామృగమని తెలియకపోయినా తెలిసిన దాన్ని ఎందుకు కోరాను? బంగారు లేడి మీద నాకు అసలు మనసు పోవటం ఏంటి? రాముణ్ణి విడిచి కనుక దోషమే, ముందు నన్ను దండించు. మరి రామునిది ఉన్నది దోషం, ఆయన దండిస్తావా? అదేంటమ్మా మరి అవును, నేనేదో తెలుసో తెలియకో అడిగితే వెంటనే వెళ్ళిపోతాడే, అలాంటి ఉండవని చెప్పొద్దా? లక్ష్మణుడిది ఉన్నది ఎలాగమ్మా? ఎలాగా నేను రాముడు ఏదో ఆపదలో ఉన్నాడని భయంతో వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాడా? పోనీ ఆ పక్కకి వెళ్ళి దాక్కుని ఉండొచ్చు కదా. ఇది ఆయన తప్పు అమ్మా. మరి నాలో కూడా నీలోనే అసలుదయ్యా, మరి నీ ప్రభువు చూసి రమ్మన్నాడు నిన్ను, నువ్వు కాల్చిపోయావుగా. చెప్పిన పని కంటే ఎక్కువ చేసి కాల్చేందుకు వెళ్ళా? మరి తప్పు చేయని వారు ఎవరూ లేరు అంటూ వారిని రక్షించడానికి ఒక విధంగా హనుమను ఒప్పించటానికి ఈ మాటలు చెప్పి కాపాడింది. అడిగితే, నోరు తెరిచి అడిగితే రక్షించేవాడు రాముడు. నోరు తెరిచి అడగకుండానే తన చుట్టూ ఉన్నవారంటే తను ఆశ్రయించిన వారే కదా, వాళ్ళందరూ తన అధీనంలో ఉన్నారని చెప్పి కాపాడమన్నది తల్లి. కనుక రాముని గోష్ఠి తేలికైపోయింది, నీది గురుతరమైంది అన్నారు. కనుక అదిగో ఆ చరిత్ర అలాంటిది. తతస్తుతౌ రామవచ ప్రచోదిత అవగాయతాం మద్గవిధాన సంపద సచాపి రామః పరిషద్గతస్య నిర్బుభూషయాసక్తమనా బభూవ. అలా పరిచయం చేసి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళు పాడుతూ ఉంటే సింహాసనం నుండి దిగి వచ్చి జనములో కూర్చుండిపోయి వింటూ ఉన్నాడట, మైమరిచిపోయాడు రాముడు. ఇక ఏం ఏం పాడుతున్నారు విందాం. ఇది శ్రీమద్ రామాయణే బాలకాండే చతుర్థ సర్గ. జై శ్రీరామ్.